Da da din na

అపర కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ప్రణమామి చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ప్రణమామి ముదాన్వహం మామవదు శ్రీ Thank you.